బ్రహ్మనిరూపణము. అతః పరం బ్రహ్మ సదద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరంజనం ప్రశాస్త్రమాద్యంత విహీన మక్రియం నిరంతరానందరసస్వరూపం. 239. బ్రహ్మనిరూపణము. 321. విజాతీయ రహితము అతః జగత్తునకు వేరుగా సత్వము లేకుండుట వలనను అది ఆరోపితమగుటచే నామమాత్రమే ఎగుట వలనను పరం బ్రహ్మ పరమైన బ్రహ్మ సత్ అబాధ్యము అనగా ఎల్లప్పుడును ఉండునది. అద్వితీయం విశుద్ధ విజ్ఞాన ఘనం నిర్విషయ విజ్ఞానరూపమైనది. నిరంజనం అజ్ఞాన స్పర్శలేనిది. ప్రశాస్త్రం పరిణామము లేనిది. ఆద్యంత విహీనం జన్మనాశములు లేనిది. అక్రియమమూర్త మగుటచే క్రియాశూన్యమైనది. నిరంతరానందరస స్వరూపం అవిచ్ఛిన్నమైన ఆనందరసమే స్వరూపముగా కలది. నిరస్తమాయ కృత సర్వభేదం. నిత్యం ధ్రువం నిష్కలమప్రమేయం అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయం జ్యోతిః స్వయం కించిదిదం చకాస్తి. 240. నిరస్తమాయకృత సర్వభేదం. మాయకల్పితములగు సమస్త భేదములును దేని నుండి లేదా దేనియందు తొలగింపబడినవో అట్టిది. అనగా సజాతీయ భేదముగాని స్వగత భేదముగాని లేనిది. నిత్యం ఆద్యంతరహిత మగుటచే నిత్యమైనది. ధ్రువం క్రియారహిత మగుటచే కూటస్థమైనది అనగా కూటమువలే స్థిరమైనది. స్వర్ణకారుడు సువర్ణాదులను సాగదీయు టకే ఉపయోగించు ఇనుపదిమ్మకు కూటమని పేరు. నిష్కలం అవయవములు లేనిది. వృత్తికి గోచరము కానిది. అప్రమేయం ఫలవ్యాప్తి లేనిది అనగా మనో అరూపం అశబ్దమస్పర్శ మరూపమవ్యయం ఇత్యాది శృత్యనుసారముగను. న చక్షుషా గుహ్యతే నేత్రం ముచే గ్రహింపబడదు అను వాక్యము నమసరించియు రూపములేనిది. కావుననే వ్యక్తం వ్యక్తము కానిది. వాళ్లు నాకు కూడా గోచరము కాదని చెప్పుచున్నాడు. అనాఖ్యం నామశూన్యమైనది. ఒక పదము ఒక అర్థమును బోధింపవలే నన్నచో అట్లు బోధింపబడు దానికి జాతి కాని గుణము కాని క్రియగాని సంకేతితమగు సంబంధము కాని ఉండవలెను. అట్టివి ఏవియూ లేకపోవుటచే నామరహితమైనది. అవ్యయం అక్షయము లేనిది. స్వయం జ్యోతిః స్వయముగనే ప్రకాశించునదగుటచే ఇతరములచే ప్రకాశింపబడనిది. కించిత్ ఇదం అట్టిది చకాస్తి అపరోక్షమై ప్రకాశించుచున్నది. శ్రీవివేక. 321. శ్రీవివేక చూడామణి అవగ్దానియందు బుద్ధిని నిశ్చలముగా నిలుపుటకు అక్కడక్కడ శృత్యుక్తములకు కొన్ని విశేషణములను మరల చెప్పుచున్నాడు. జ్ఞాతృజ్ఞానంజయ శూన్య మనస్తం నిర్వికల్పకం కేవల ఖండచిన్మాత్రం పరం తత్వం విదుర్బుధాః. 241. జ్ఞాతృ జ్ఞానంజయ శూన్యం జ్ఞాత తెలుసుకునివాడు. జ్ఞానము జ్ఞేయము తెలియదగనై అను త్రిపుటితో శూన్యమైనది. కావుననే అనంతం దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనిది. కావుననే నిర్వికల్పకం వికల్ప లేదాది శూన్యమైనది. కేవల ఖండచిన్మాత్రం సర్వోపాధి సంబంధరహితమైన అపరిచ్ఛిన్న జ్ఞానమాత్ర రూపమైనది. అగు పరం తత్వం ఆ పరతత్వమును బుద్ధాహ పండితులు విదుహ తెలుసుకొనుచున్నారు. 1. అహేయమనుపాదేయం మనోవచామగోచరం అప్రమేయమనాద్యంతం బ్రహ్మ పూర్ణం మహన్మహః. 242. బ్రహ్మ బ్రహ్మ స్వాత్మేగుటచే అహేయం విడుచుటకు శక్యము కానిది. అనుపాదేయం గ్రహించుటకు శక్యము కానిది. మనోవాచాం అగోచరం యతో వాచః ఇత్యాది శృతిననుసరించి మనస్సునకును వాకులకును గోచరము కానిది. అప్రమేయం తెలుసుకున శక్యము కానిది. అయినను శ్రవణమననది ధ్యాసన సంస్కృతమగు మనోవృత్తికి వ్యావ్యమైనది. అనాద్యంతం కాలదేశ పరిచ్ఛేదములు లేనిది అనగా కాలమునుబట్టిగాని దేశమునుబట్టిగాని అది అంతము అనునవి లేనిది. కావుననే పూర్ణం పరిపూర్ణమైనది. మహత్ గొప్పదైన సూర్యాదులను గూడ భాసింపజేయు జ్యోతి తేజస్సు ఈ విధముగా తత్పదార్థ శోధనము తత్పదార్థమగు బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపము చెప్పబడినది అవ. తత్పదార్థత్వం పదార్థములను శోధించి వాక్యార్థమును చెప్పుటకు ప్రారంభించుచున్నాడు.